శ్రీ సుదర్శనాష్టకం శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరీ వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదా హృది ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ జనిభయ స్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్షన నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ జనిభయ స్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్షన నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన శుభ జగద్రూపమండన సురగణత్రాస ఖండన శతమఖ బ్రహ్మ వందిత శతపథ బ్రహ్మ నందిత ప్రథిత విద్వత్సపక్షిత భజ దహిర్బుధ్న్యలక్షిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన స్ఫుటతటిజ్జాల పింజర పృథుతర జ్వాల పంజర పరిగత ప్రత్న విగ్రహ పటుతర ప్రజ్ఞ దుర్గ్రహ ప్రహరణ గ్రామ మండిత పరిజనత్రాణ పండిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన నిజ పద ప్రీత సద్గణ నిరుపధి స్ఫీత షడ్గుణ నిగమ నిర్వ్యూఢ వైభవ నిజ పరవ్యూహ వైభవ హరిహయద్వేషి ధారణ హరపుర ప్లోష కారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన తనుజ విస్తార కర్తన జనిత మిశ్రా వికర్తన తనుజ విద్యాని కర్తన భజత విద్యాని వర్తన అమర దృష్టస్వ విక్రమ సమర జుష్ట భ్రమిక్రమ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన ప్రతిముఖాళీఢ బంధుర ఋతు మహాహేతి దంతుర వికట మాయా బహిష్కృత వివిధ మాలా పరిష్కృత స్థిర మహాయంత్ర తంత్రిత దృఢ దయా తంత్ర యంత్రిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన మహిత సంపత్సదక్షర విహిత సంపత్క్షడక్షర షడర చక్ర ప్రతిష్ఠిత సకల తత్వ ప్రతిష్ఠిత వివిధ సంకల్ప కల్పక విబుధ సంకల్ప కల్పక జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన భువన నేత్రత్రయీమయ సవన తేజస్త్రయీమయ నిరవధి స్వాదు చిన్మయ నిఖిల శక్తేజగన్మయ అమిత విశ్వక్రియామయ శమిత విశ్వభయామయ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన భువన నేత్రత్రయీమయ సవన తేజస్త్రయీమయ నిరవధి స్వాదు చిన్మయ నిఖిల శక్తేజగన్మయ అమిత విశ్వక్రియామయ శమిత విశ్వభయామయ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన ద్విచతుష్కమిదం ప్రభూతసారం పఠతాం వెంకటనాయక ప్రణీతం విషమేపి మనోరథః ప్రధావన్ న విహన్యేత రథాంగధుర్యగుప్తః ద్విచతుష్కమిదం ప్రభూతసారం పఠతాం వెంకటనాయక ప్రణీతం విషమేపి మనోరథ ప్రధావన్ నవిహన్యేత రథాంగధుర్యగుప్త కవితార్కిక సింహాయ కళ్యాణగుణశాలినే శ్రీమతే వేంకటేశాయ వేదాంత గురవే నమః.